తనోపానీ ప్రాచీపత్ని పత్ని ప్రాచీ ప్రాచీ పత్న్యన్వలు పత్ని ఉత్తరామిష్టకామిష్టకాముత్తరామిష్టకామిష్టకామిష్టకాముత్తరామిష్టకామిష్టకాముత్తరామిష్టకామిష్టకామిష్టకాముత్తరామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్టకామిష్ట ప్రజాపతినైవాగ్నిమగ్నిమే ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిం ప్రజాపతినేది ప్రజాపతినాగ్నిమగ్నిమేవైవాగ్నించునుతేజునుతేమేవైవాగ్నించునుతేజునుతేజునుతేమగ్నించునుతే స్వయమాతృన్నా చునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజునుతేజున భవతి ప్రాణానాతి స్వయం ఉపచారస్తస్మాత్ ఉపచారోగ్నిరగ్నిరుత్తరద ఉపచారస్తస్మాత్ తస్మాదుత్తరత ఉపచారోగ్ని ఉపచారోగ్నిరగ్నిరుత్తరత ఉపచార ఉత్తరత ఉపచారోగ్నిర్వాయుమతి వాయుమత్యగ్నిరుత్తరత ఉపచార ఉత్తరత ఉపచారోగ్నిర్వాయుమతి రత ఉపచార ఇత్యుత్తరత ఉపచార నిర్వాయుమతి వాయుమత్యగ్నిరగ్నిర్వాయుమతి భవతి భవతి వాయుమత్యగ్నిరగ్నిర్వాయుమతి భవతి వాయుమతి భవతి భవతి వాయుమతి వాయుమతి భవతి సమిధ్యై సమిధ్యై భవతి వాయుమతి వాయుమతి భవతి సమిధ్యై వాయుమతీతి వాయుమతి సమిధ్యై సమిధ్యై భవతి భవతి సమిధ్యై ఛందాగుస్వి ఛందాగుస్వి దాది పశవ పశవో దాది దాది పశవో వై వై పశవో దాది దాది పశవో వై వై వై పశవో వై ఛందాగుంసి ఛందాగుంసి వై పశవ పశవో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనే వైవ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనే పశూనే వైవ పశూన్ పశూనే వైవ పశూన్ పశూనే వై వై వృందే రంధే వై వై వృందే వృందే రుంధే వృందే ఛందాగుంసి ఛందాగుంసి రుంధే వృందే ఛందాగుంసి రుంధే ఛందాగుంసి ఛందాగుంసి రుంధే రుంధే ఛందాగుంసి వై వై ఛందాగుంసి రుంధే రుంధే ఛందాగుంసి వై ఛందాగుంసి వై వై ఛందాగుంసి ఛందాగుంసి వై దేవానాం దేవానాం వై ఛందాగుంసి ఛందాగుంసి వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం వామం వామం దేవానాం వై వై దేవానాం వామం దేవానాం వామం వామం దేవానాం దేవానాం వామం పశవ పశవ వామం దేవానాం దేవానాం వామం పశవ వామం పశవ పశవ వామం వామం పశవ వామం వామం పశవ వామం వామం పశవ వామం పశవ వామం వామం పశవ పశవ వామమేవైవ వామం పశవ పశవ వామమేవ వామమేవైవ వామం వామమేవ పశూన్ పశూనేవ వామం వామమేవ పశూ పశూన్ పశూనేవై పశూన వామ పశూనేవై పశూన పశూన వామ పశూన్ పశూన వరుంధే రుంధేవ పశూన్ పశూన వరుంధే వరుంధే రుంధే వావరుంధ ఏతామేతాగూరుంధే వావరుంధ ఏతామేతాగూరుంధే రుంధ ఏతాగూహ హైతాగూరుంధే రుంధ ఏతాగూహ ఏతాగూహ హైతామేతాగూహ వై వై హైతామేతాగూహ వై వై వై హవై యజ్ఞసే నో యజ్ఞసే నో వై హవై యజ్ఞసే నహై యజ్ఞసే నో యజ్ఞసే నో వై వై యజ్ఞసే నశ్చైత్రియాయనశ్చైత్రియాయ నో యజ్ఞసే నో వై వై యజ్ఞసే నశ్చైత్రియాయన యజ్ఞసే నశ్చైత్రియాయనశ్చైత్రియాయణో యజ్ఞసే నో యజ్ఞసే నశ్చైత్రియాయనశ్చిదింజిగింజైత్రియాయణో యజ్ఞసే నో యజ్ఞసే నశ్చైత్రియాయణశ్చిదింజిగింజైత్రియాయణశ్చిదిం విదాం విదాంచిదింజైత్రియాయణశ్చైత్రియాయణశ్చిదిం విదాం విదాం విదాంచిదించిదిం విదాంచకారచకార విదాంచిదించిదిం విదాంచకార విదాంచకారచకార విదాం విదాంచకారతయాతయా చకార విదాం విదాంచకారతయా తయాతయా చకారచకారతయా వై వైతయా చకారచకారతయా వై వై వైతయాతయా వై సస వైతయాతయా వై సహ వై వై స పశూన్ పశూన్ స వై వై స పశూన్ పశూన్ పశూన్ సత పశూన వామ పశూన్ సత పశూన వామ వామ పశూన్ పశూన వారుంధారుంధావ పశూన్ పశూన వారుంధారుంధారుంధా వారుంధయ్యదరుంధా వారుంధయత్ అరుంధయ్యదరుంధారుంధయేతామేతాంధారుంధయదేత ేతామేతామపదధాత్యేతామేతామపదధాది పశూన్ పశూన పదధాత్యేతామేతామపదధాది పశూన్ పదధాది పశూన్ పశూన పదధాత్యపదధాది పశూనేవైవ పశూన పదధాత్యపదధాది పశూనేవాదాది పశూనేవైవ పశూన్ పశూనేవా వైవ పశూన్ పశూనేవా వై వై వృంధే రుంధే వై వై వృంధే రుంధే రుంధే వృంధే గాయత్రే గాయత్రే రుంధే వృంధే గాయత్రీ రుంధే రుంధే గాయత్రీ పురస్తాత్ గాయత్రీ రుంధే రుంధే గాయత్రీ పురస్తాత్ గాయత్రీ పురస్తాత్ పురస్తాత్ గాయత్రీర్గాయత్రీ పురస్తాదు పురస్తాత్ గాయత్రీర్గాయత్రీ పురస్తాదు పురస్తాదు పురస్తాత్ పురస్తాదు పదధాతి నధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధాతి దాతి దాత్యుపదధాతి తేజస్తేజో దాత్యుపదధాతి తేజ తేజస్తేజో దాతి దాతి తేజో వై వై తేజో దాతి దాతి తేజో వై తేజో వై వై తేజస్తేజో వై గాయత్రీ గాయత్రీ వై తేజస్తేజో వై గాయత్రీ గాయత్రీ గాయత్రీ వై వై గాయత్రీ తేజస్తేజో గాయత్రీ వై వై గాయత్రీ తేజ గాయత్రీ తేజస్తేజో గాయత్రీ గాయత్రీ తేజ ఏవైవ తేజో గాయత్రీ గాయత్రీ తేజ ఏవా తేజస్తేజ ఏ ముఖతో ముఖత ఏ తేజస్తేజ ఏ ముఖత ఏ ముఖతో ముఖత ఏవ ముఖతో ధత్తే ధత్తే ముఖత ఏవ ముఖతో ధత్తే ధత్తే ధత్తే ముఖతో ముఖతో ధత్తే మూర్ధన్మది మూర్ధన్మది ధత్తే ముఖతో ముఖతో ధత్తే మూర్ధన్మది ధత్తే మూర్ధన్మది ఏర్మూర్ధన్మది ధత్తే ధత్తే మూర్ధన్మది భవంతి భవంతి మూర్ధన్మది ధత్తే ధత్తే మూర్ధన్మది ఏర్భవంతి ధన్మది ఏర్భవంతి భవంతి మూర్ధన్నది ఏర్మూర్ధన్నది ఏర్భవంతి మూర్ధానం మూర్ధానం భవంతి మూర్ధన్నది ఏర్మూర్ధన్నది ఏర్భవంతి మూర్ధానం మూర్ధన్నది మూర్ధన్నది మూర్ధానం మూర్ధానం భవంతి భవంతి మూర్ధానమేవైవ మూర్ధానం భవంతి భవంతి మూర్ధానమేవ మూర్ధానమేవైవ మూర్ధానం మూర్ధానమేవైనమేనమేవ మూర్ధానం మూర్ధానమేవైనం ప్రాణాదధాత్యుపోపదధాది ప్రాణా ప్రాణాదధాత్యుపోపదధాది ప్రాణా దాతి దాతి ప్రాణ వై వై ప్రాణ దాతి దాతి ప్రాణ వై ప్రాణ వై వై ప్రాణ ప్రాణ వా అనుష్ుపనుష్ు వై ప్రాణ ప్రాణ వా అనుష్ుప ప్రాణ ఇది ప్రాణ అనుష్ుపనుష్ు వై వా అనుష్ు ప్రాణానా ప్రాణానామనుష్ు వై వా అనుష్ు ప్రాణానాష్ ప్రాణానా ప్రాణానామనుష్ుపనుష్ు ప్రాణానాసృష్ట ఉత్సృష్ట ప్రాణానామనుష్ుపనుష్ు ప్రాణానాసృష్ట ప్రాణానాసృష్ట ఉత్సృష్ట ప్రాణానా ప్రాణానాసృష్ట భ్రతేర్భ్రతేరుత్సృష్ట ప్రాణానా ప్రాణానాసృష్ట భ్రతి ప్రాణానామితి ప్రాణానాసృష్ట భ్రతేర్భ్రతేరుత్సృష్ట ఉత్సృష్ట భ్రతేరుష్టి వృష్టి భ్రతేరుత్సృష్ట ఉత్సృష్ట భ్రతేరుష్టి సృష్ట్యాదేరుష్టి వృష్టి భ్రతేర్భ్రతేరుష్టి పంక్తి పంక్తిరుష్టి భ్రతేర్భ్రతేరుష్టి పంక్తి పంక్తి పంక్తి వృష్ణి వృష్ణి పంక్తిరక్షర పంక్తిరక్షర పంక్తి పంక్తిరుష్ణి వృష్ణి పంక్తిరక్షర పంక్తి పంక్తిరక్షర పంక్తిరక్షర పంక్తి పంక్తి పంక్తిరక్షర పంక్తిర్దీత్యక్షర పంక్తి పంక్తి పంక్తిరక్షర పంక్తిర్ది అక్షర పంక్తిర్దీత్యక్షర పంక్తిరక్షర పంక్తిర్ది విషురూపాణి విషురూపాణిత్యక్షర పంక్తిరక్షర పంక్తిర్ది విషురూపాణి అక్షర పంక్తిరిత్యక్షర పంక్తి విషురూపాణి విషురూపాణీతి విషురూపాణి ఛందాగుంసి ఛందాగుంసి విషురూపాణీతి విషురూపాణి ఛందాగుంసి విషురూపాణి ఛందాగుంసి ఛందాగుంసి విషురూపాణి విషురూపాణి ఛందాగుస్యుపోపచ్ఛందాగుంసి విషురూపాణి విషురూపాణి ఛందాగుస్యుపాశురూపాణీతి విషురూపాణి ఛందాగుస్యుపోపచ్ఛందాగుంసి ఛందాగుస్యుప దధాతి దధాత్యుపచ్ఛందాగుంసి ఛందాగుస్యుప దధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి విషురూపాశురూపా దధాత్యుపోపదధాతి విషురూపా విషురూపా దాతి దాతి విషురూపా వై వై విషురూపా దాతి దాతి విషురూపా వై విషురూపా వై వై విషురూపా విషురూపా వై పశవ పశవో వై విషురూపా విషురూపా వై పశవ విషురూపా ఇది విషురూపా వై పశవ పశవో వై వై పశవ పశవ పశవశ్చందాగుంసి ఛందాగుంసి పశవ పశవశ్చందాగుంసి విషురూపాన్ విషురూపాన్ ఛందాగుంసి పశవ పశవశ్చందాగుంసి విషురూపాన్ విషురూపాన్ విషురూపాన్ ఛందాగుంసి ఛందాగుంసి విషురూపానేవ విషురూపాన్ ఛందాగుంసి ఛందాగుంసి విషురూపానేవ విషురూపానేవ విషురూపాన్ విషురూపానేవ పశూన్ పశూనేవ విషురూపాన్ విషురూపానేవ పశూన్ విషురూపానితి విషురూపానో పశూన్ పశూనేవ పశూన పాప పశూనేవ పశూన పశూన పాప పశూన్ పశూన వృంధే రుంధేవ పశూన్ పశూన వృంధే రుంధే వృంధే విషురూపం విషురూపగం రుంధే వృంధే విషురూపం రుంధే విషురూపం విషురూపగం రుంధే రుంధే విషురూపమస్య విషురూపగం రుంధే రుంధే విషురూపమస్య విషురూపమస్య విషురూపం విషురూపమస్య గృహే గృహే విషురూపం విషురూపమస్య గృహే విషురూపమితి విషురూపం అస్య గృహే గృహే స్యాస్య గృహే దృశ్యతే దృశ్యతే గృహే స్యాస్య గృహే దృశ్యతే గృహే దృశ్యతే దృశ్యతే గృహే గృహే దృశ్యతే యస్య దృశ్యతే గృహే గృహే దృశ్యతే యస్య దృశ్యతే దృశ్యతే యస్యైతా ఏతాయస్య దృశ్యతే దృశ్యతే యస్యైతా సీతా ఏతాయస్యైతా ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యైతా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యహాధీయంతే యోయ ఉపధీయంత ఉపధీయంతే యూయ ఉపధీయంత ఉపధీయంతే యోధీయంత ఇత్యుపాధీయంతే భుజోయ ఉచోయోయ ఉచైనా ఏనాశ్చైనా ఏనా ఏవం వేద వేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదాదిచ్ఛన్న సమతిచ్ఛన్న సంవేదైవమేవం వేదాదిచ్ఛన్న సంవేదాదిచ్ఛిన్న సమతిచ్ఛంద సంవేద వేదాదిచ్ఛంద సముపోపాదిచ్ఛంద సంవేద వేదాదిచ్ఛంద సముపాదిచ్ఛంద సముపోపాదిచ్ఛంద సమతిచ్ఛంద సముపదధాతి దధాత్యుపాదిచ్ఛంద సమతిచ్ఛంద సముపదధాతి ఛంద సమిత్యతి ఛంద సం ఛందాపదధాత్యతిఛందాతిఛందాతిఛందాతిఛందా అతిఛందా దాతి దాతిఛందా వైవా ఉపదధ్యాదిత్యోపా ప్రకాశం చిత్రం చిత్రం ప్రకాశం గచ్చతి గచ్చతి ప్రకాశం చిత్రం ప్రకాశం చిత్రం చిత్రం ప్రకాశం ప్రకాశం చిత్రమేవైవ చిత్రం ప్రకాశం ప్రకాశం చిత్రమేవామితి ప్రాకాశం చిత్రమేవైవ చిత్రం చిత్రమేవ భవతి భవత్యేవ చిత్రం చిత్రమేవ భవతి భవతి భవత్యేవైవ భవతి మండలేష్టకా మండలేష్టకా భవత్యేవైవ భవతి మండలేష్టకా మండలేష్టకా మండలేష్టకా భవతి భవతి మండలేష్టకా ఉపోపమండలేష్టకా భవతి భవతి మండలేష్టకా ఉపమండలేష్టకా ఉపోపమండలేష్టకా మండలేష్టకా ఉపదధాతి దృధాత్యుపమండలేష్టకా మండలేష్టకా ఉపదధాతి మండలేష్టకా ఇది మండలా ఇష్టకా దాతి దృధాత్యుపోపదధాతీమ ఇమే దృధాత్యుపోపదధాతీమే ధాతీమ ఇమే దధాతి దృధాతీమే వై వా ఇమే దధాతి దృధాతీమే వై ఇమే వై వా ఇమ ఇమే వై లోకా లోకా వా ఇమ ఇమే వై లోకా వై లోకా లోకా వై వై లోకా మండలేష్టకా మండలేష్టకా లోకా వై వై లోకా మండలేష్టకా మండలేష్టకా మండలేష్టకా లోకా లోకా మండలేష్టకా ఇమ ఇమే మండలేష్టకా లోకా లోకా మండలేష్టకా ఇమే మండలేష్టకా ఇమ ఇమే మండలేష్టకా మండలేష్టకా ఇమే ఖలు కల్పిమే మండలేష్టకా మండలేష్టకా ఇమే ఖలు మండలేష్టకా ఇది మండల ఇష్టకా ఇమే ఖలు కల్పిమ ఇమే ఖలు వై వై కల్పిమ ఇమే ఖలు వై వై వై ఖలు ఖలు వై లోకా లోకా వై ఖలు ఖలు వై లోకా లోకా లోకా వై వై లోకా దేవపురా దేవపురా లోకా వై వై లోకా దేవపురా దేవపురా దేవపురా లోకా లోకా దేవపురా దేవపురా దేవపురా దేవపురా ఇది దేవాపురా దేవపురా ఏవైవ దేవపురా దేవపురా ఏవ ప్రప్రైవ దేవపురా దేవపురా ఏవ ప్రా దేవపురా ఇది దేవాపురా ప్రప్రైవైవ ప్రవిశతి విశతి ప్రైవైవ ప్రవిశతి విశతి విశతి ప్రవిశతి నన విశతి ప్రవిశతి నాశతి నన విశతి విశతి నాత్యమాత్యన్న విశతి విశతి నాత్యం ్యానో విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిషం చిక్యానో అగ్నిమగ్నిక్యానో విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిషిక్యానశ్చిక్యానో విశ్వజ్యోతిష ఉప విశ్వజ్యోతిషిక్యానశ్చిక్యానో విశ్వజ్యోతిష ఉప విశ్వజ్యోతిష ఉపోప విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిష ఉపదధాతి దాత్యుప విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిష ఉపదధాతి విశ్వజ్యోతిష ఇది విశ్వజ్యోతిషాతిపోపదధాతీమానిమాన్ దాత్యుపోపదధాతీమానిమాన్ దాతి దాతీమానే వైవే మాన్ దాతి దాతీమానేవానే వైవే మానిమానే వైతాభిరేతాభిరే వే మానిమానే వైతాభిరే వైతాభిరేతాభిరే వై వైతాభిర్లోకాన్ లోకానేతాభిరే వై వైతాభిర్లోకాన్ లోకానేతాభిరేతాభిర్లోకాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకానేతాభిరేతాభిర్లోకాన్ జ్యోతిష్మదాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః కృతే కృతే జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః కృతే జ్యోతిష్మదః కృతే కృతే జ్యోతిష్మదో జ్యోతిష్మదః కృతేథో అథో కృతే జ్యోతిష్మదో జ్యోతిష్మదః కృతేథో కృతే కృతేథో ప్రాణాన్ ప్రాణానథో కృతే కృతేథో ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణానథో అథో ప్రాణానేవైవ ప్రాణానథో అథో ప్రాణానేవాథో ఇత్యథో ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవైత ఏత ఏవ ప్రాణాన్ ప్రాణానేవైత ప్రాణానితి ఏవైత ఏత ఏవైవైతమానస్యేజమానస్యైత ఏవైవైతమానస్యమానస్యేజమానస్యైత ఏతమానస్య దాధ్రతి దాధ్రతి యజమానస్యైత ఏతమానస్య దాధ్రతి యజమానస్య దాధ్రతి దాధ్రతి యజమానస్యేజమానస్య దాధ్రత్యేత ఏతాదాధ్రతేజమానస్యేజమానస్య దాధ్రత్యేత ఏతాదాధ్రతి దాధ్రత్యేత వైవా ఏతాదాధ్రతి దాధ్రత్యేత వై ఏతా వై వా ఏతా వై దేవత దేవతా వా ఏతా ఏతా వై దేవత దేవత వై వై దేవత స్వర్గ్యా దేవత వై వై దేవత స్వర్గ్యా దేవత దేవత స్వర్గ్యా దేవత దేవత సంయాని భిర్వై దేవా సం జానీభిః వై దేవా దేవా వై వై దేవా ఇమానిమాన్ దేవా వై వై దేవా ఇమానిమాన్ దేవా దేవా ఇమాన్ లోకాన్ లోకాన్ ఇమాన్ దేవా దేవా ఇమాన్ లోకాన్ లోకాన్ లోకాన్ ఇమానిమాన్ లోకాన్ సకోసన్ లోకాన్ ఇమానిమాన్ లోకాన్ సం లోకాన్ సకోసన్ లోకాన్ లోకాన్ సమయురయుస్సన్ లోకాన్ లోకాన్ సమయో సమయురయుస్తగో సమయుస్తప్తదయుస్తగో సమయుస్తయుస్తయుస్తయ్యాని నాగో సంయాని నాంతదయురయుస్తయ్యాని నా సంయాని నాగో సంయాని నాన్వత్సయ్యాని నాగో సంయాని త్వగో సంయాని త్వగో సంయాని నాన్వత్సయ్యాని నాగో సంయాని త్వం సంయాని నాగో సంయాని త్వగో సంయాని త్వగో సంయాని నాగో సంయాని నాగో సంయాని త్వం యద్యత్ సంయాని త్వగో సంయాని నాగో సంయాని నాగో సంయాని త్వం యద్ సంయాని నామితి సం ఉపహితాసు ఉపహితాస్వేతాసు యస్ యస్ ఆదిత్యేష్ట యద్యేష్టకా ఉపదధాత్యుపదధా ఆత్యాదిత్యేష్టకా యద్యదాదిత్యేష్టకా ఉపదధాది ఆదిత్యేష్టకా ఉపదధాత్యుపదధా ఆత్యాదిత్యేష్టకా ఆదిత్యేష్టకా ఉపదధా ఆత్యసావసావపదధా ఆత్యాదిత్యేష్టకా ఆదిత్యేష్టకా ఉపదధా ఆత్యసౌ ఆదిత్యేష్టకా ఇత్యాదిత్యా ఇష్టకా ఆత్యసావసావపదధా ఆత్యుపదధా ఆత్యసావేవే ఆదిత్య ఆదిత్యోరుచమాదిత్య ఆదిత్యోరుచం దధాతి దధాతి రుచమాదిత్య ఆదిత్యోరుచం దధాతి పరివర్గమపరివర్గమేవాస్మిన్ అపరివర్గమిత్యపరివర్గం సంయక్త ఆసంగనీయాగుంసః సంయక్త ఇతి సం సంకనీయాగూత ఆసన్నా సంకనీయాగూతో దేవా అంతరిక్షమంతరిక్షమదయన్ ద్రవిణావతో ద్రవిణావతః కృత ఆయుష్యా ద్రవిణావత ఇది ద్రవిణావతః తస్మాదేవమేవం తస్మాదేవమాహైవం తస్మాదేవమాహైవమేవమాహర్తవ్యా హైవమేవమాహర్తవ్యా ప్రతిప్రత్యేవాశ్వమేధేన ప్రతిష్మేధేనేత్యశ్వమేధేన ప్రతిప్రత్య ప్రత్యేవ ప్రత్యదధు ప్రత్యేవ ప్రత్యదధు ప్రత్యదసురదు ప్రతి ప్రత్యదసురేష ఏషోదసు ప్రతి ప్రత్యదసురేషురేష ఏషోదసురదసురేష వైవాదసురదసురేష వైవాష వై ప్రజాపతిం ప్రజాపతిం వా ఏష వై ప్రజాపతిం వై ప్రజాపతిం ప్రజాపతిం వై వై ప్రజాపతి గోసర్వగో సర్వం ప్రజాపతిం వై వై ప్రజాపతి గోసర్వం ప్రజాపతిగోసర్వగోసర్వం ప్రజాపతిం ప్రజాపతిగో సర్వం కరోతి కరోతి సర్వం ప్రజాపతిం ప్రజాపతిగో సర్వం కరోతి ప్రజాపతిమితి ప్రజాపతిం సర్వం కరోతి కరోతి సర్వగం సర్వం కరోతి యో యః కరోతి సర్వగం సర్వం కరోతి యః కరోతి యో యః కరోతి కరోతి యో శ్రమేధేన శ్రమేధేన యః కరోతి కరోతి యో శ్రమేధేన యో శ్రమేధేన అశ్వమేధేన యో యో శ్రమేధేన యజతే యజతే శ్రమేధేన యో యో శ్రమేధేన యజతే శ్రమేధేన యజతే యజతే శ్రమేధేన అశ్వమేధేన యజతే సర్వసర్వో యజతే శ్రమేధేన అశ్వమేధేన యజతే సర్వ అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే సర్వసర్వో యజతే యజతే సర్వ ఏవైవ సర్వో యజతే యజతే సర్వ ఏవ సర్వ ఏవైవ సర్వసర్వ ఏవ భవతి భవత్యేవ సర్వసర్వ ఏవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవతి సర్వస్య సర్వస్య భవత్యేవైవ భవతి సర్వస్య సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్య వై వై సర్వస్య భవతి భవతి సర్వస్య వై సర్వస్య వై వై సర్వస్య సర్వస్య వా ఏషైషా వై సర్వస్య సర్వస్య వా ఏషా ఏషైషా వై వా ఏషా ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిరేషా వై వా ఏషా ప్రాయశ్చిత్తి ఏషా ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిరేషైషా ప్రాయశ్చిత్తి సర్వస్య సర్వస్య ప్రాయశ్చిత్తిరేషైషా ప్రాయశ్చిత్తి సర్వస్య ప్రాయశ్చిత్తి సర్వస్య సర్వస్య ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం భేషజము సర్వస్య ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం సర్వస్య భేషజం భేషజగో సర్వస్య సర్వస్య భేషజగో సర్వగో సర్వం భేషజగో సర్వస్య సర్వస్య భేషజగో సర్వం భేషజగో సర్వగో సర్వం భేషజం భేషజగో సర్వం వై వై సర్వం భేషజం భేషజగో సర్వం వై సర్వం వై వై సర్వగో సర్వం వా ఏతేనైతేన వై సర్వగో సర్వం వా ఏతేన ఏతేనైతేన వై వా ఏతేన పాప్మానం పాప్మానమేతేన వై వా ఏతేన పాప్మానం ఏతేన పాప్మానం పాప్మానమేతేనైతేన పాప్మానం దేవా దేవా పాప్మానమేతేనైతేన పాప్మానం దేవా పాప్మానం దేవా దేవా పాప్మానం పాప్మానం దేవా అతరన్నతరం దేవా పాప్మానం పాప్మానం దేవా అతరం దేవా అతరన్నతరం దేవా దేవా అతరన్నప్యప్యతరం దేవా దేవా అతరన్నపి అతరన్నప్యప్యతరన్నతరం వివైవా అప్యతరన్నతరం వివై వివైవా అప్యవివా ఏతేనైతేన వా అప్యవివా ఏతేన ఏతేనైతేన వైవా ఏతేన బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామేతేన వైవా ఏతేన బ్రహ్మహత్యా ఏతేన బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామేతేనైతేన బ్రహ్మహత్యామతరన్నతరం బ్రహ్మహత్యామేతేనైతేన బ్రహ్మహత్యామతరం బ్రహ్మహత్యామతరన్నతరం బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామతరం సర్వగో సర్వమతరం బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామతరం సర్వం బ్రహ్మహత్యామితి బ్రహ్మహత్యారం సర్వగో సర్వమతరన్నతరం సర్వం పాప్మానం పాప్మానగం సర్వమతరన్నతరం సర్వం పాప్మానం సర్వం పాప్మానం పాప్మానగో సర్వగో సర్వం పాప్మానం తరతి తరతి పాప్మానగో సర్వగో సర్వం పాప్మానం తరతి పాప్మానం తరతి తరతి పాప్మానం పాప్మానం తరతి తరతి తరతి తరతి పాప్మానం పాప్మానం తరతి తరతి తరతి తరతి తరతి తరతి తరతి తరతి బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాం తరతి తరతి తరతి తరతి బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాం తరతి తరతి బ్రహ్మహత్యాం యో యో బ్రహ్మహత్యాం తరతి తరతి బ్రహ్మహత్యాయో బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాయో శ్రమేధేన శ్రమేధేన యో బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాయో శ్రమేధేన బ్రహ్మహత్యా శ్రమేధేన శ్రమేధేన యో శ్రమేధేన యజతే యజతే శ్రమేధేన యో శ్రమేధేన యజతే శ్రమేధేన యజతే యజతే శ్రమేధేన అశ్వమేధేన యజతే యో యజతే శ్వమేధేన అశ్వమేధేన యజతేయ శ్వమేధేనే యజతే యో యజతే యజతే యకు యజతే యజతే యకు యో యుచ చో యో యుచ ఉచైనమేనం చ ఉచైనం

పంచమకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.